ప్రతూవృత్తం వాజిన్ ప్రతూవృత్తమిది ప్రతూవృత్తం వాజిన్నాద్రవ ఆద్రవ ద్రవవరిష్టాం వరిష్టామను అను సంవతం సంవతమిది సంవతం దివితే చే జన్మ జన్మ పరమం పరమమంతరిక్షే అంతరిక్షే తవ తవ నాభీః నాభిః పృథివ్యాం పృథివ్యామధి అధియోనిః యోనిరిక్ ఇంద్యాకాభ్యేరాశాభం రాశాభై యువం యువమస్మిన్ అస్మిన్ యామే యామే విషన్వసు విషన్వసు ఇది విషన్ వసు అగ్నిం భరంతం భరంతమస్మయం అస్మయమిత్యస్మయం యోగే యోగే తవస్కారం యోగే యోగ ఇది యోగే యోగే తవస్కారం వాజే వాజే తవస్కారమితి తవస్కారం వాజే వాజే హవామహే వాజే వాజయితి వాజే వాజే హవామహితి హవామహే సఖాయ ఇంద్రం ఇంద్రమూతయే భూతయూతయే ప్రతోర్వన్యే ప్రతోర్వన్నితి ప్రతూర్వన్ ఏష్యవక్రామన్ అవక్రామన్నషస్తీ అవక్రామన్నిత్యవక్రామన్ నదస్తీ రుద్రస్ రుద్రస్ గాణాపత్యం గాణాపత్యం మయోభూ గాణాపత్యమితి గాణపత్యం మయోభూరే మయోభూరితి మయ భూ ఏషు ఉర్వంతరిక్షం అంతరిక్షం వి వీ స్వస్తిజోర్యోతి స్వస్తిజోర్యోతిరభాయాని స్వస్తిజోర్యోతిరితి స్వస్తి గౌర్యోతి అభాయాని కృణ్వన్ కృణ్వన్ ఓష్ణా ఓష్ణా సైజా సైజా సహ సైజేతి సిజా సహ ప్రేషుల్యా సతస్థాత్ సతస్థాదగ్నిం సతస్థాది సతస్థాదే అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వే అంగిరస్వదాభార ఆభార భరార్చా అచ్చేమ ఇమో భరిష్యామ భరిష్యామ ఇది భరిష్యామ అంబగ్ని అగ్నిరుషసాం ఉషసామగ్రం అగ్రామక్షత్ అక్షదను అన్వహారాని అహారాని ప్రథమ ప్రథమో జాతవేదా జాతవేదా ఇది జాత వేదా అను సూర్యస్య పురుత్రా పురుత్రా చ పురుత్రేతి పురుత్రా చ రశ్మీర్ రశ్మీనను అనుద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆదదంత ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆదదంత తదంతేతి తదంత ఆగత్య వాజీ ఆగత్యేత్యాగత్య వాజ్యధ్వానం అధ్వానాం సర్వాః సర్వామృధాః మృధోవీ విధూనుతే ధూనుత ఇది ధూనుతే అగ్నిం సధస్తే సధస్తే మహతి సధస్త ఇది సధస్తే మహతి చక్షుషా చక్షుషాని నిచీకీషతే చికీషత ఇది చికీషతే ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమగ్ని అగ్నిమిచ్ఛా ఇచ్చరుచాత్వం త్వమితి త్వం భూమేణవృత్తాయ వృత్తాయ నః నో బ్రూహి బ్రూహియతాః యతఃఖనేమ ఖనేమతం తం వయం వయమితి వయం ద్యౌస్తే తే పృష్ఠం పృష్ఠం పృథివీ పృథివీ సతస్థం సతస్థమాత్మా సతస్థమితి సతస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షాం సముద్ర సముద్రో యోనీ యోనిరితి యోనీ వీక్షాయ చక్షుషా వీక్షాయేతి వీక్షాయ చక్షుషా త్వం త్వమభి అవితిష్ట తిష్ట పృతన్యత పృతన్యత ఇతి పృతన్యత ఉత్క్రామ క్రామ మహతే మహతే సౌభాగాయ సౌభాగాయస్మాత్ అస్మాదాస్థానాపి ఆస్థానాద్రవినోదాస్థానాదిత్యాస్థానాపి ద్రవినోదా వాజిన్ ద్రవినోదా ఇది ద్రవిణ వాజిన్మితి వాజిన్ వయగ్రశ్యామ శ్యామ సుమతౌ సుమతౌ పృథివ్యా సుమతీసు మతౌ పృథివ్యా అగ్ని అగ్ని ఖనంత ఖనంత ఉపస్థే ఉపస్థే అస్యా ఉపస్థైత్యుపస్థే అస్యాయిత్యస్యా ఉదక్రమీర్ అక్రమీర్ద్రవినోదా ద్రవినోదా వాజీ ద్రవినోదా ఇది ద్రవిణ వాజ్యర్వా అర్వాకా అకస్సు అకరిత్యకాలోకం లోకాం సుకృతం సుకృతం పృథివ్యాం సుకృతమితి సుకృతం పృథివ్యామితి పృథివ్యాం తటక్షణేమ ఖనేమ సుప్రదీహీకం సుప్రదీహీకమగ్ని సుప్రదీహీకమితి సుప్రదీహీకం అగ్నిగ్రస్వాహ స్వరుహానా స్వరితి స్వాహ గృహానా అధి అధినాకం నాకముత్తమం ఉత్తమమిత్యోతిష్టమం ఆత్వాదిగర్మి జిగర్మి మనసా మనసా ఘతేన ఘతేన ప్రతిక్షియంతం ప్రతిక్షియంతం భువనాని ప్రతిక్షియంతమితి ప్రతిక్షియంతం భువనాని విశ్వా విశ్వేతి విశ్వా ఋతంతీరస్వయసా వయసా విదంతం విదంతం విశిష్టం విశిష్టమన్నై అన్నైరభసం రభసం దృశానం దిశానమితి దిశానం ఆ విశ్వతః విశ్వత ప్రత్యంశం ప్రత్యంశం జిఘర్మి జిఘర్మ్య రక్షసా అరక్షసా మనసా మనసా తత్ తద్యూషేత యుషేతేతి యుషేత మర్యశ్రేయస్పృహయద్వర్ణ మర్యశ్రీరితి మర్యశ్రీ స్పృహయద్వర్ణ అగ్ని స్పృహయద్వర్ణ ఇది స్పృహయత్ వర్ణ అగ్న్యర్ణ నాభిమిషే అభిమిషే తన్వా అభిమిషయిత్యధిమిషే తన్వా జద్భూరాణ జద్భూరాణ ఇది జద్భూరాణ పరివాజపతి వాజపతి కవి వాజపతిరి వాజపతి కవిరగ్ని అగ్నిర్హవ్యాని కవ్యాన్యక్రమీర్ అక్రమీదిత్యక్రమీర్ దశరత్నాని రత్నాని దాసుషే దాసుషితి దాసుషే పరిత్వా స్వాగ్నే అగ్నే పురం వరపురం వయం వయం విప్రం విప్రాం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ద్విషద్వర్ణం దివే దీవే ద్విషద్వర్ణమితి ద్విషది వర్ణం దివే దీవే భేత్తారం దివే దీవైతి దివే దీవే భేత్తారం భంగురావతాం భంగురవతామితి భంగుర వతాం త్వమగ్నే అగ్నేద్యుభిః యుభిరాశు సుక్షణీః యుభిర్యుభిః ఆశు సుక్షణీరగ్రః అధ్యోష్మానః అశ్మానస్యతేభ్యః అశ్మానస్పరి పరీతి పరి వనేభ్యోషజీభ్యః ఓషజీభ్యో నృణాం నృణాన్ రేపతే నృపతే జాయసే నృపతీతి నృపతే జాయసే శుచీ శుచిరి శుచీ పృథివ్యా సహస్రాపి సహస్రాదగ్ని సహస్రాది సహ సాపి అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి జ్యోతిష్మంతం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమజస్వేన సుప్రతీకమితి సుప్రతీకం అజస్వేన భానునా భానునాదీద్యతం దీద్యతమిది దీద్యతం శివం ప్రజాభ్యాః ప్రజాభ్యోహీం సంతం ప్రజాభ్యైతి ప్రజాభ్యాః అహీం సంతం పృథివ్యాః పృథివ్యాస్తతస్థాపి సతస్థాదగ్నిం సతస్థాదితి సతస్థాపి అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వత్ఖనామ ఖనామీతి ఖనామ అపాం పృష్టం పృష్టమసి అసి యోని యోనిరగ్నే అగ్నే సముద్రం సముద్రమభితాః అభితపిన్వమానం పిన్వమానమితి పిన్వమానం బద్ధమానో మహాన్ మహాచ ఆచ చపుష్కరే పుష్కరే దివ దివో మాత్రయా మాత్రయా వరిమ్నా వరిమ్నా ప్రశస్వ ప్రశస్వేతి ప్రశస్వ శర్మ చస్థః స్థోవర్మ వర్మ చస్థః స్థోచ్ఛిద్రే అచ్ఛిద్రే బహులే అచ్ఛిద్రే ఇత్యచ్ఛిద్రే బహులే ఉభే బహులే ఇది బహులే ఉభే ఇత్యుభే యజస్వతీ సం యజస్వతీ ఇది యజస్వతీ సంవసాథాం వసాథాం ఘృతం ఘృతమగ్నిం అగ్నిం పూరీష్యం పురీష్యమితి పురీష్యం సంవసాథాం వసాథాభ్యస్వర్విదా స్వర్విదా సమీచీ సర్విదేవి స్వ విదా సమీచీ ఉరస సమీచీ సమీచీ ఉరసాత్మనాత్మనేమనా అగ్నిమంత అంతర్భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతం భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతమజస్రం అజస్రమితి పురీష్యోసి అసి విశ్వభారా విశ్వభారా అచర్ణర్వా విశ్వభారా ఇది విశ్వభారా అచర్ణర్వా ప్రసమ ప్రసమోని నిరమంతత్ అమంతదగ్నే అగ్న ఇత్యగ్నే స్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధ్యసర్వా అసర్వాణి నిరమంతత అమంతరేత్యమంతత మోధ్వ విశ్వస్య విశ్వస్య వాఘతాః వాఘతైతి వాఘతాః తముత్వా ఊనుంజుత్యోం త్వాదభ్యం దభ్యం ఋషీః ఋషిః పుత్రః పుత్ర ఈధే ఈధే అసర్వణః అసర్వణ ఇత్యసర్వణః వృత్రహణం పురందరం వృత్రహణమితి వృత్రహణం పురందరమితి పురం దరం తముత్వా ఊయ్యుత్యోం త్వాపాచ్యః పాచ్యో విషా ఋషాసం సమీధే ఈదే దస్యుహంతామం దస్యుహంతామమితి దస్యుహం తామం ధనంజయాం రణే రణే ధనంజయమితి ధనం జయం రణే రణ ఇతి రణే రణే సీదహోత హోతస్వే హోదరి హోత స్వూలోకే ఊన్యుత్యూన్ లోకే చీకిత్వాన్ చికిత్వాన్ సాదయ సాదయా యజ్ఞం యజ్ఞాం సుకృతస్య సుకృతస్య యోనౌ సుకృతస్యేతి సుకృతస్య యోనాయితి యోనౌ దేవావీర్దేవాన్ దేవావీరితి దేవ అవీ దేవాన్ హవిషా హవిషా యజాసి యజాస్యగ్నే అగ్నే బృహద్ బృహద్యజమానే యజమానే వయోధా అదితీనా విహోరా హోతా హోతృషదని హోతృషదని విదాన హోతృసదనైతి హోతృ సదనే విదానస్తేషోదీ దివాన్ దీదివాసదత్ దీదివానికి దీది పాన్ అసదత్సుదక్షా సుదక్షి సుదక్షా అదభ్రవ్రత ప్రమతిర్వశిష్ట అదభ్రవ్రత ప్రమతిరిత్యబ్రవ్రత ప్రమతి వశిష్టసహస్రంవర సహస్రం వరశుచీజిప్ప సహస్రం వర ఇది సహస్రం వర శుచీజిహ్వో అగ్ని శుచీజిహ్వైతి శుచి జిహ్వ అగ్నిరిత్యగ్ని సాం సీదస్వ సీదస్వ మహాన్ మహాసి అసి శోచస్వ శోచస్వ దేవమీతామ దేవమీతామీతి దేవ ఈతామ విధూమం ధూమమగ్నే అగ్నే అరుషం అరుషం మీయేద్య మీయేద్య సృజ సృజ ప్రశస్త ప్రశస్త దర్శతం ప్రశస్తేతి ప్రశస్త దర్శతమితి దర్శతం అపో దేవీ దేవీరుప ఉపసృజ సృజ మధుమతీ మధుమతీరయక్ష్మాయ మధుమతీరి మధు మదీ అయక్ష్మాయ ప్రజాభ్యా ప్రజాభ్యైతి ప్రజాభ్యాస్కారాసే ఆస్కానాదుకే ఆస్కానాదిత్యా సానాదే ఉజ్జీహతా జిగతామోషాధయ ఓషాధయస్సు విప్లా సువిప్లా ఇది సువిప్లా సందే ే వాయు వాయు మాతరిష్ మాతరిష్ దాయ ఉత్య హృదయం హృదయం యద్వికస్తం వికస్తమితి వికస్తం యో దేవానాం చరసి చరసి ప్రాణకేన ప్రాణకేన కస్మై తస్మై దేవ దేవషటే వషాడస్సు అస్సు తుభ్యం తుభ్యమితి తుభ్యం సుజాతో జ్యోతిషా సుజాతీతి సుజాత జ్యోతిషా సహ సహ శర్మ శర్మవరోధం వరోచమాసజతి ఆసజతి అసదత్స్వాహ స్వరితి స్వాహ వాసో అగ్నే అగ్నే విశ్వరూపం విశ్వరూపాంసం విశ్వరూపమితి విశ్వరూపం సంయస్వ రేయస్వ విభావసో విభావసో ఇది విభావసో ఉదూతిష్ట భూమిజిత్యోన్ తిష్టస్వధ్వర స్వధ్వరా వా స్వధ్వరేతి అధ్వర అవాన నో దేవ్యా దేవ్యా ధియా దియేతి ధియా దిశే చాస భాస బృహత బృహతాసు సుక్వనీ సుశుక్వనిరాగ్నే సుశుక్వనిరితి సుక్వనీ ఆగ్నే అగ్నేయాహి యాహి సుషస్తిభిః సుషస్తిభిరితి సుషస్తిభిః ఊర్ధ్వపూర్ణాః ఓం సునాః న ఊతయే ఊతయే తిష్ఠా తిష్ఠాః దేవః దేవో న సవిత సవితేతి సవిత ఊర్ధ్వో వాజస్య వాజస్య సనీతా సనీతాయతే యదంజిభిః అంజిభిర్వాగద్భిః అంజిభిరిత్యంజిభిః వాగద్భిర్విశ్వయామహే వాగద్భిరితి వాగద్భిః విశ్వయామహితి విహ్వయామహే సజాతః జాతో గర్భాః గర్భో అసి అసి రోదస్యోః రోదస్యోరగ్నే అగ్నే చారుః చారుర్విభృతః విభృత ఓషధీషు విభృత ఇతి విభృతః ఓషధీష్విత్యోషధీరు చ చిత్రశిశు శిశుపరీ పరిశమాగ్నసి సమాగ్రశక్తూన్ అక్రూన్ ప్రమాతృభ్యా మాతృభ్యో అధి మాతృభ్యై మాతృభ్యా అధి కమి క్రదత్ కమి క్రదద్గా గ్రాయితీగా శిరోభావ వేద్వంగ ఆసు వేద్వంగయతి వేలు అంగ ఆసుర్భవ భవీ వాజర్వన్ అర్వన్నిత్యర్వన్ పృషుర్భవ భవ సుషదా సుషదత్వం సుషదైతి సుషదా త్వమగ్నే అగ్నే పూరీషవాహరణ పురీషవాహరణ ఇది పురీష వాహరణ శివోభావ భవ ప్రజాభ్య ప్రజాభ్యో మానుషీభ్య ప్రజాభ్యై ప్రజాభ్య మానుషీభ్యం త్వంగిర అంగిరంగిర మాద్యావాభివీ ద్యావాభివీ అభి ద్యావాభివీ ఇది ద్యావాభివీ అభిశోచీ శోచీయమా మాంతరిక్షం అంతరిక్షం మా మా వనస్పతీ వనస్పతీమిది వనస్పతీ ప్రైతు రేతు వాజీ వాజీ కనిక్రదతే కనిక్రదం నానాదతే నానాదద్రాసభ రాసభస్పత్వాత్వేజిపత్వాగ్ని అగ్నిపోరేష్యం పురేష్యం మా మా వారి ఆద్యాయూష ఆయూష పురా పురేతి పురా వృషాగ్ని అగ్ని వృషాణం వృషాణం పరం పరం అపాం గర్భం గర్భాం సముద్రియం సముద్రియమితి సముద్రియం అగ్న ఆయాహి ఆయాహి యాహి వీతయే వీతయతి వీతయే ఋతాం సత్యం సత్యమృతం ఋతాం సత్యం సత్యమగ్ని అగ్నిం పూరీష్యం పురీష్యామంగిరస్వత్ అంగిరస్వద్ధారామ భరామయితి భరామ ఓషధయ ప్రతి ప్రతి మోదధ్వం మోదధ్వమగ్ని అగ్నిమేతం ఏదాం శివం శివమాయంతం ఆయంతమభి ఆయంతమిత్యాయంతం అభ్యత్ర అత్ర యుష్మా యుష్మా ఇతి యుష్మా యస్యన్ విశ్వాహ యస్యన్నితి అస్యన్ విశ్వా అమీరా అమీరా అమీవా అమీవా నిషీదన్ నిషీదన్ నః నిషీదన్నితి నిషీదన్ నో అప అప దుర్మతి దుర్మతి జహి దుర్మతిమితి దుర్మతి జహీతి జహి ఓషధయ ప్రతి ప్రతి గృభ్రీత గృభ్రీత పుష్పావతీ పుష్పావతీ సువిఫలా పుష్పావతీరితి పుష్పవతీ సువిఫలా ఇది సువిఫలా అయం వా ఓ గర్భా గర్భరిత్యా ఋతుయ ప్రత్నం ప్రత్నాం సదస్థం సదస్థమాసదత్ సదస్థమితి సదస్థం ఆసదత్ అసదదిత్యసదత్ పాజసా పుసునా పుసునా శ్రోతూచాన శ్రోతూచానో బాధస్థ బాధస్థద్విష ద్విషో రక్షసా రక్షసో అమీవా అమీవాయిత్యమీవా సుశర్మాణ బృహత సుశర్మాణితి సుశర్మాణ బృహత శర్మాణి శర్మాణి శ్యాం శ్యామగ్నే అగ్నేరహం అహాం సుభవస్య ప్రణీతౌ సుభవస్యేతి సుభవస్య ప్రణీత ఇది ప్రణీతౌ ఆపోహి హిష్ఠా స్థానయోభువా మయోభువస్థా మయోభువైతి మయ భువా కామా నవోద్యే కోద్యే దధాతన దధాతనేతి దధాతన మహేరణాయ ప్రణాయ చక్షసే చక్షసైతి చక్షసే యోవాహ శివతామః శివతామోదసాః శివతామయే శివ కామః ప్రసస్తస్యాభాజయత భాజయతేహ ఇహనాః నైతీనః ఉషతీరివ మాతరాః ఉషతీరివేత్యుషతీరిహి ఇవ మాతరైతి మాతరాః తస్మాహరం అరం గమామ గమామవః వోయస్య క్షయాయ క్షయాయ జింబత జింబసేతి జింబత ఆపో జనయథ జనయథ చనః నైతీన మిత్రస్రాం సృజ్య సాం సృజ్య పృథివీం సాం సృజ్యేతి సంసృజ్య పృథివీం భూమిం భూమిం చ జ్యోతిషా జ్యోతిషా సహ సహేతి సహ సుజాతం జాతవేజసం సుజాతమిది సుజాతం జాతవేజసమయక్ష్మాయ జాతవేజసమితి జాతవేజసం అయక్ష్మాయ వాసం సాం సృజామి సృజామి ప్రజాభ్యా ప్రజాభ్యైతి ప్రజాభ్యా రుద్రా సాం సృజ్య సాం సృజ్య పృథివీం సాం సృజ్యేతి సంసృజ్య పృథివీం బృహద్ బృహజ్యోతి జ్యోతిస్సం సమీధిరే ఈధిర ఈధిరే తేషాం భాను భానురజస్ర అజస్రయిత్ ఇక్షుక్ర శుక్రో దేవేషు దేవేషు రోచతే రోచత ఇతి రోచతే సాం సృష్టాం వసూభిః సాం సృష్టామిది సంసృష్టాం వసూభిరుద్రైః వసూభిరితి వసూభిః రుద్రైర్ధీరైః ధీరైర్కర్మణ్యాం కర్మణ్యాం మృదం మృదమితి మృదం అస్త్రాభ్యాం మృద్వీం మృద్వీం కృత్వా కృత్వా సీనీవాలీ సినీవాలీ కృణోతు కృణోతు తాం తామిది తా సినీవాలీ శూకబద్ధా సుఖబద్ధా సుకురీరా సుఖపర్యేషు కబద్ధా సుకురీరా సోపశ సుకురీరేతి సుకురీరా సోపసేతి సుపశ సాభ్యం శుభ్రమదితే మదితే మహీ మహ్యోఖా ఓఖా ముఖాం దాతు దాతు హస్తయో అస్త్రయోరితి హస్తయో ఉఖాం ప్రేణోతు ప్రణోతు శక్త్యా శక్త్యా బాహుభ్యాం బాహుభ్యామదీతి బాహుభ్యామితి బాహుభ్యాం అదీతృధియా ధీయతీ ధియా మాతా పుత్రం పుత్రయ్యథోపస్థే ఉపస్థే సా ఉపస్థయిత్యుపస్థే సాగ్నిం అగ్నిం బిభర్తు బిభర్తు గద్భే గద్భ ఏత్యా మకస్య శిరాః శిరోరి అశివసావః పరాపస్వా వాణ్వంతు కృణ్వంతు గాయత్రేణ గాయత్రేణ ఛందస ఛందసాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసి అసి పృథివీ పృథివ్యాసి అసి ధారయ ధారయామయి మయి ప్రజా ప్రజాగ్నిరాయ ప్రజామితి ప్రజా రాజస్కోషం కోషం గోపత్యం గోపత్యాం సువీర్యం సువీర్యాం సజాతాన్ సువీర్యమితి సువీర్యం సజాతాన్ యజమానాయ సజాతానితి సజాతాన్ యజమానాయ రుద్రాః రుద్రాత్రైష్కోభేన త్రైష్కోభేనాంతరిక్షం త్రయిస్తోభేనేతి త్రయిస్తోభేన అంతరిక్షమాదిత్యా ఆదిత్యా జాగ్రతేన జాగ్రతేన ద్యో యోర్విశ్వే విశ్వే దేవా వైయస్వానరా వైయస్వానరా కృణ్వంతో కృణ్వంతానుష్ధేన ఆనుష్ధేనందస ఆనుస్తుభేనేత్యాలు సుధేన ఛందసాంగిరస్వతి అంగిరస్వద్రువా ధ్రువాసి అసి దిశా దిశోసి అస్యదిత్యై అదిత్యైరాస్మా రాస్మాసి అస్యదీపి అదీతిష్టే రేబిలం బిలం గృభ్రాతు గృభ్రాత్తి గృభ్రాతు కృత్వాయసా మహీముఖా ముఖా మృణ్మయీ మృణ్మయీ యోని మృణ్మయీమితి యోనిమగ్నే అగ్నయ్యగ్నే పుత్రేభ్య ప్రాయచ్చే అయచ్చదీతి అదీతి శ్రవయా శ్రవయామితి వసవస్వా ధూపయంతో ధూపయంతో గాయత్రేణ గాయత్రేణ ఛందస ఛందసాంగిరస్వే అంగిరస్వద్రుద్రా రుద్రాస్త్రైష్టోభేన తైష్టోభేనాదిత్యా తైస్తోభేనేత్రైస్తోభేన ఆదిత్యా జాగరతేన జాగరతేన విశ్వే విశ్వే దేవా దేవా వైయస్వానరా వైయస్వానరా ధూపయంతు ధూపయంతానుష్ఠుధేన ఆనుష్ఠుధేన ఛందస ఆనుస్తుధేనేత్యాను స్థుధేన ఛందసాంగిరస్వతి అంగిరస్వదింద్రా ఇంద్రో వరుణ వరుణో విష్ణో విష్ణుస్వా ధూపయతు ధూపయత్తి ధూపయతు అదీతిష్వాదేవీ దేవీ విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యవతీతి విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్పతి సధస్థితి సధస్థే అంగిరస్పత్ఖనతు ఖనత్వట అవట దేవానా పత్నీ పత్నీరద్దేవీ దేవీరవిశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యవతీరి విశ్వదేవ్యవతీ పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థితి సధ హే అంగిరస్వద్దు దు హే ముఖే ధిషణా ధిషణా అభి అభిందంధత్రీ పరోత్రీ శ్రవయంతు ఘ్నా పదంతు పదంతు జనయ జనయోచ్చిన్నపత్రా అచ్చిన్నపత్రిన్న పత్రా మిత్రస్య దర్షణీధృతా దర్షణీధృతో వాహ చర్షణిధృతీ చర్షణి ధృతా అవో దేవస్య దేవస్య సానసీ సానసీతి సానసీ ద్యుమ్నం చిత్రశ్రావస్తమం చిత్రశ్రావస్తమమితి చిత్రశ్రావః తమం దేవస్వా సవిత సవితోత్ ఉద్వవతు సుపాణి సుపాణి స్వంగురి సుపాణిరితి సుపాణి స్వంగురిస్తు బాహు స్వంగురిరితి సు అంగురి సుబాహురుత సుబాహురితి సు బాహు ఉత శక్త్యా శక్తేతి శక్త్యా అవ్యసమానా పృథివ్యాం పృథివ్యామాసాః ఆశా దిశాః దిశ ఆప్రేణా ఆప్రేణా ప్రణేతీర్ణ ఉత్థాయ బృహతి బృహతీనవోత్ ఉదోతిష్ట భూమిత్యోం తిష్టధ్రువా ధ్రువాత్వం త్వమితి త్వం మిత్రైతాం ఏతాం తే తౌఖాం ముఖాం పరీ పరీ దదామి దదామ్యభిత్యై అభిత్యా ఏషా మా భేది భేదీ భేది ప్రసవత్వాందంతో ఆచ్ఛందంతో ఛందంతితి ఛందంతో ఆహోహోతిమగ్ని ఆహోహోతిమిత్యాహోతి అగ్నిం ప్రయుజం ప్రయుజగ్గ స్వాహ ప్రయుజమిజం స్వాహమనా మనా మేధా మేధాం చిత్తం చిత్తం విజ్ఞాతం విజ్ఞాతం వాచ విజ్ఞాతమితి విజ్ఞాతం వాచో విధేతి విధేతిమగ్ని విధేతిమితి విధేతి అగ్ని ప్రయుజం ప్రయుజగ్రస్వాహ ప్రయుజమిది ప్రాప్తిజం స్వాహ ప్రజాపాతయే ప్రజాపాతయే మనవే ప్రజాపాతయే ప్రజాపాతయే మనవేగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయేతి వైశ్వానరాయ మాసో సుమిత్థాః నిష్ఠామా మాసో సురీషః ఇషోమ్ర అంబర్జిష్ణు తృష్ణువీరయస్వ వీరయస్వసో స్వితిసో అగ్నిశ్చ చేదం ఇదం కరిష్యతః కరిష్యత ఇతి కరిష్యతః బ్రహ్మస్వదేవీ దేవి పృథివీ పృథివీస్వస్తయే స్వస్తయ ఆసురీ ఆసురీ మాయా మాయా స్వధయా స్వధయా కృతా కృతాసి అసీత్యసి దుష్టం దేవేభ్యః ఇదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమరిష్ట అరిష్టాత్వం త్వముత్ ఉదీహి ఇది యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ ద్రన్న సర్పిరాసుతిః ద్రన్న ఇతి ద్రు అన్నః సర్పిరాసుతిః ప్రత్నః సర్పిరాసుతిరితి సర్పిః ఆసుతిః తత్నో హోతా హోతా వరేణ్యః వరేణ్య ఇతి వరేణ్యః సహస పుత్ర పుత్రో అద్భూత అద్భూత ఇత్యద్భూత పరస్యాధి అధి సంవత సంవతో వరాన్ సంవత ఇతి సంవత అవరా అభి అభ్యాతరా ఆతరా తరేతీతర యత్రాహం అహమస్మి అస్మితాన్ పరవ అవేత్యవ పరమశ్చాపరావత పరావతో రోహితశ్వ పరావత ఇది పరావత రోహితశ్వ ఇహ రోహితశ్వ ఇది రోహిత అశ్వ ఇహాగాహి ఆగాహి గహీతి గహి పురీష్య పురుప్రియ పురుప్రియోగ్నే పురుప్రియ ఇది పురు ప్రియ అగ్నేత్వం త్వమంతర కరా మృధాః మృధయితి మృధాః యదగ్నే అగ్నే కాలి కాలి కాలి కాలిచిత్ చిదాతే ఆతే ఏ దారూణి దారూణి దద్మసి దద్మసీతి దద్మసి సర్వంతతే తదస్సు అస్సు తే ఘృతం ఘృతంతతే తద్యూషస్వ యుషస్వ యమిష్ఠ్యా యమిష్ఠేతి యమిష్ఠ్యా యదత్తి అత్యోపజిష్మీకా ఉపజిష్మీకాయతే ఉపజిష్మికేత్యోప జిష్మీకా యద్వమ్ర మమ్ర అధిసత్పది అధిసత్పదేత్యతి సత్పది సర్వంతతే తదస్సు అస్సు తే ఘృతం ఘృతం తత్ తజ్జోషస్వ యుషస్వ యమిష యమిష్ఠేతి యమిష అహారహర ప్రాయామం అహారహరిత్యహాహ అహః అప్రాయామం హరంతః అప్రాయామమిత్యప్రాయామం ధరంతోశ్వాయేవ అశ్వాయేవ తిష్ఠతే అశ్వాయేవేత్యశ్వాయ ఇవ తిష్ఠతే నాసం నాసమస్మై అస్మాయిత్యస్మై రాయస్పోషేణ పోషేణ సమ్ సమిషా ఇషామదంత మదంతోగ్నే అగ్నేమా మాతే తే ప్రతివేశా ప్రతివేశాదిషామ ప్రతివేశాది ప్రతివేశా విషామేతి ఇషామ నాభారాజా సమిధానే సమిధానే అగ్నౌ సమిధానయితి సంధానే అగ్నౌ రాజ రాజస్కోషాయ కోషాయ బృహతే బృహతే హవామహే హవామహితి హవామహే ఇదం మదం బృహదుఃఖం ఇదం మదమితి మదం బృహదుఃఖం యజత్రం బృహదుఃఖమితి బృహతి దుఃఖం యజత్రం ఏదాహారం ఏదాహారమగ్నిం అగ్నిం పృతనాసు పృతనాసు సాసహిం ససహిమితి ససహిం యాస్సేనా సేనా అభీత్వరీ అభీత్వరీరాజాజినీ అభీత్వరీరిత్యాదిత్వరీ ఆ వ్యాధినీరుగణా ఆ వ్యాధినీరిత్యా రాజినీ ఉగణాయుతేనాస్కారాస్కారాస్తాన్ తాగ్రస్తే తే అగ్నే అగ్నే అపి దధామి దధామ్యాస్యే ఆస్యైత్యాస్యే దగ్గ్రాభ్యాం మలింలోన్ మలింలోన్ జంభీః జంభీః తస్కారాన్ తస్కారా ఉత ఉతేచ్యుత అనుభ్యాగ్రస్తేనాన్ అనుభ్యామితి హనుభ్యాం సేనాన్ భాగవః భగవస్తాన్ భగవయితి భగవః తాగ్రస్త్వం త్వం ఖాద ఖాదసుఖాదితాన్ సుఖాదితానితి సుఖాదితాన్ ఏ జనేషు జనేషు మలింలావః మలింలావస్తేనాసాః స్తేనాసస్తస్కారాః తస్కారావనే వనయితి వనే ఏ కక్షేషు కక్షేష్వధాయవాః అధాయవస్తాన్ అగయమైత్యధాయవాః తాగ్రస్తే తే దధామి దధామి జంభాయోః జంభాయోరితి జంభాయోః యో అస్మభ్యం అస్మభ్యామరాధీయాత్ అరాధీయాద్య అరాధీయాదిత్యరాధీయాద్యోద్వేషతే జనా జనైతి జనా నింద్యో అస్మాన్ అస్మాన్ జిప్సాత్ జిప్సాచ్చం సర్వం తమ్ తమ్మస్మసా పూరు కుర్వితి గురు సాం సీతం మే సాం సీతమితి సం సీతం మే బ్రహ్మ బ్రహ్మ సాం సీతం వీర్యం సాం సీతమితి సం సీతం వీర్యం బలం బలమితి బలం సాం సీతం క్షత్రం సాం సీతమితి సం సీతం క్షత్రం జిష్ణు జిష్ణుయస్యాహం అహమస్మి అస్మి పురోహీత పురోహీత ఇతి పుర హీత ఉదేషాం బాహూ బాహూ అచిరం బాహూ ఇతి బాహూ అచిరముత్ ఉద్వచ్చాః వచ్చో అథో అథో బలం అథో ఇత్యథో బలమితి బలం శృణోమి బ్రహ్మణ బ్రహ్మణామిత్రాన్ అమిత్రానుత్ ఉన్నయామి నయామి స్వాన్ స్వాహం అహమిత్యహం అన్నపతేన్నస్ అన్నపతయిత్యన్న పతే అన్నస్యన నో దేహి ఏనమేవస్ అనమేవస్ సుష్మినా సుష్మిన ఇది సుష్మినా ప్రదాతారం ప్రేరి ప్రదాతారం తారిష తారిష ఊర్జం ఊర్జన్న నో దేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపదైవి ద్విపదే చతుష్పదైవి చతుః పదే విశ్వకర్మణే స్వాహా విశ్వకర్మణ ఇది విశ్వకర్మణే స్వాహేతి స్వాహా పునస్వా పునరితి పునః ఆదిత్యా ఆదిత్యా రుద్రా రుద్రావసావ వసావత్సం సమింధతా బ్రహ్మాణో వసునీథ పశునీషయజ్ఞై పశునీతేతి యజ్ఞైరితిం తన్వం వర్ధయస్వ వర్ధయస్వ సత్యాస్తో సంతు యజమానస్య కామా కామా స్వాహా స్వాహి